చిన్ని గుండెలో మంచు కొండలే నేడే నిండెనే అరరే రరరే చిట్టి గుండెలో మల్లె దండలే నేడే ఊగెనే అరరే రరరే ఉల్లి గుండెలో తేనే కుండలే నేడే కొంగెనే తీపే రేగెనే బుచ్చి గుండెలో పాన ఎండలే రెండు ఏకమై నీనా చెరినే నీ కోసం పది యుగములు వెతికానే నా కొరకే నువ్వు పలికే పది మాటలు చాలే నీ కోసం దశ దిశలకు వెలిగానే నా వెనకే నువ్వు నీడే నడిచొస్తే చాలే బాధే హాయ్.